లేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటను, కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటను, కాళ్ళు ఉండి నడువలేదు నీ బాటను, కాళ్ళు ఉండి నడువలేదు నీ బాటను, చేతులుండి చేయలేదు నీ పనులను, చేతులుండి చేయలేదు నీ పనులను, పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా, పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా, కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటను. నులివెచ్చనితనముతో బ్రతుకుచుంటినయ్యా, చల్లగాలేనయ్యా వెచ్చగాలేనయ్యా, నులివెచ్చనితనముతో బ్రతుకుచుంటినయ్యా, నీ నోటి నుండి ఉమ్మివేయకయ్యా, నీ నోటి నుండి ఉమ్మివేయకయ్యా, బలహీనుడనైన నన్ను బలపరచుమయ్యా, బలహీనుడనైన నన్ను బలపరచుమయ్యా, పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా, పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా, కనులుండి చూడలేదు నీ మహిమను, చెవులుండి వినలేదు నీ మాటను. దుర్మార్గపు పనులతో ఈ లోకాశలలో మునిగిపోతినయ్యా, దుష్టుల సలహాలతో దుర్మార్గపు పనులతో ఈ లోకాశలలో మునిగిపోతినయ్యా, నీ సన్నిధి నుండి నన్ను గింటి వేయకయ్యా, నీ సన్నిధి నుండి నన్ను గింటి వేయకయ్యా, పరిశుద్ధ వస్త్రమును నాకు కప్పుమయ్యా, పరిశుద్ధ వస్త్రమును నాకు కప్పుమయ్యా, పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా, ఈ పాపి బ్రతుకును మార్చుము దేవా, పాపుల కొరకై ప్రాణం విడచిన దేవా,